కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. శ్వేతం శ్వేతమా ఆలభేత నభేత భూతిగామ భూతిగామో వాయు భూతిగామయతి భూతిగామ వాయుర్వై వై క్షేపిష్ఠా క్షేపిష్ఠా దేవత దేవత వాయు వాయుమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవైనం ఏనం భూతి భూతిం గమయతి గమయతి భవతి భవద్యేవ ఏవాతిక్షిప్రా అతిక్షిప్రా దేవత అతిక్షిప్రేత్యతి క్షిప్రా దేవతేతి ఇత్యాహు ఆహుస్సా సైనం ఏనమీశ్వర ఈశ్వరా ప్రదః ప్రదహ ఇది ప్రాదహ ఇత్యేతం ఏతమేవ ఏవ సంతం సంతం వాయవే వాయవే నియుత్వతే నియుత్వత నియుత్వతైతి నీయుత్వతే ఆలభేత లభేత నియుత్ నియుద్వై నియజితి నీయుత్ వా అస్య అస్య ధృతి ధృతిర్ధృత ధృతరేవ ఏవ భూతి భూతిముప ఉపైతి ఏత్యర్ప్రదాహాయ అప్రదాహాయ భవతి అప్రదాహాయేత్యర్ప్రదాహాయ భవత్యేవ ఏవ వాయువే వాయువే నియుత్వతే నియుత్వత ఆ నియుత్వత ఇది నీయుత్వతే ఆలభేత లభేత గ్రామకామ గ్రామకామో వాయు గ్రామకామ ఇది గ్రామకామ వాయుర్వై వా ఇమాః ఇమాః ప్రజాః ప్రజాస్యోతాః ప్రజా ఇది ప్రజాః అస్యోతానే నీయతే అస్యోతా ఇది నసీహోతాః మే నీయతే వాయుం వాయుమేవ ఏవ నియుక్తంతం నియుక్తంతగ్రస్వేన నియుక్తంతమితి నియుక్తంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై ప్రజాః ప్రజాస్యోతాః ప్రజా ఇది ప్రజాః అస్యోతాని అస్యోతా ఇది అసి హోతాః నియచ్చతి యచ్చతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి నియుత్వతే నియుత్వతే భవతి నియుత్వత ఇది నియుత్వతే భవతి ధ్రువాః ధ్రువా ఏవ ఏవాస్మై అస్మా అనవగాః అనవగాః కరోతి అనవగా ఇత్యనవగాః కరోతి వాయవే వాయవే నియుత్వతే నియుత్వత ఆ నియుత్వత ఇది నియుత్వతే ఆలభేత లభేత ప్రజాకామ ప్రజాకామ ప్రాణ ప్రజాకామ ఇది ప్రజాకామ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై వాయు వాయురపాన అపానో నియుత్ అపాన ఇత్యపాన నియుత్ప్రాణాపానౌ నియుదితి నీయుత్ ప్రాణాపానౌ ఖలు ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఖలు వై వా ఏతస్య ఏతస్య ప్రజాయాః ప్రజాయా అప ప్రజాయా ఇది ప్రజాయాః అపక్రామతః క్రామతో యః యోనం అలం ప్రజాయై ప్రజాయై సన్ ప్రజాయా ఇది ప్రజాయై సన్ ప్రజాం ప్రజాన్న ప్రజామిది ప్రజాం నవిందపే విందపే వాయుం వాయుమేవ ఏవ నియుత్వంతం నియుక్తం తగ్గస్వేన నియుక్తంతమితి నియుక్తంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై ప్రాణాపానాభ్యాహం ప్రాణాపానాభ్యాహం ప్రజాం ప్రాణాపానాభ్యామిది ప్రాణ అపానాభ్యాహం ప్రజా ప్రజామిది ప్రజాం ప్రజనయతి జనయతి విందతే విందతే ప్రజా ప్రజా వాయవే ప్రజామిది ప్రజాం వాయవే నియుత్వతే నియుత్వత ఆ నియుత్వతైతి నియుత్వతే ఆలభేత లభేత జ్యోగామయావి జ్యోగామయావీ ప్రాణ జ్యోగామయావీతి జ్యోగామయావీ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై వాయు వాయురపాన అపానో నియుత్ అపాన ఇత్యపాన నియుత్ప్రాణాపానౌ నియుదితి నీయుత్ ప్రాణాపానౌ ఖలు ప్రాణాపానాది ప్రాణ అపానౌ ఖలు వై వా ఏతస్మాద్ ఏతస్మాదప అపక్రామత క్రామతో యస్య యస్యోగ జ్యోగామయతి కామయతి వాయుం వాయుమేవ ఏవ నియుత్వంతం నియుత్వం తగ్గస్వేన నియుత్వంతమితి నియుత్వంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి ప్రాణాపానావితి ప్రాణాపానౌ దధాత్యుత ఉతయతి యదీతాసో ఇతాసుర్భవతి ఇతాసురితీతాసో భవతి దీవతి దీవత్యేవ ఏవ ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా ఇదం ఇదమేక ఏక ఆసీత్ ఆసీత్ సహ సో కామయత కామయత ప్రజా ప్రజా పశూన్ ప్రజా ఇది ప్రజా పశూన్ సృజేయ సృజేయేతి ఇది స ఆత్మన ఆత్మనపాం వపాముద్ ఉదక్షిరత్ అక్షిరత్ తామగ్నౌ అగ్నౌ ప్రాగృహాత్ గృహాత్త తోజ అజస్తూపర తోపర సమ్ సమభవత్ అభవత్తం తగ్గుస్వాయై సాయై దేవతాయై దేవతాయా ఆలభత అలభత తో వై వై సహ స ప్రజా ప్రజా పశూన్ ప్రజా ఇది ప్రజా పశూన సృజత అసృజతయ ప్రజాకామ ప్రజాకామ పశుకామ ప్రజాకామయతి ప్రజాకామ పశుకామ సత్ పశుకామయతి పశుకామ సత్స స ఏకం ఏకం ప్రజాపత్యం ప్రజాపత్యమజం ప్రజాపత్యమితి ప్రజాపత్యం అజం తో పరం తో పరమా ఆలభేత లభేత ప్రజాపతి ప్రజాపతిమే ప్రజాపతిమితి ప్రజాపతి ఏవసేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా పశూన్ ప్రజామతి ప్రజా పశూన్ ప్రజనయతి జనయతి యత్మశ్రుణ శ్మశ్రుణస్తత్ తత్పురుషాణ పురుషాణాగం రూపం రూపయత్ ఎత్తో పర తోపరస్తత్ తదశ్వానా అశ్వానాయ్యత్ యదన్యతోదన్ అన్యతోదన్ తద్ అన్యతోదన్నిత్యన్యత దన్ తద్గవాం గవాంగ్యత్ యద్వ్యాహ అవ్యాయువ ఇవ శఫా శఫాస్తత్ తదవీనా అవీనాయ్యత్ యదజ అజస్తత్ తదజానా అజానామేతావంత ఏతావంతో వై వై గ్రామ్యా గ్రామ్యా పశవ పశవస్తాన్ తాం రూపేణ రూపేణైవ ఏవ అవరుంధే రుంధే సోమాపౌష్ణం సోమాపౌష్ణం త్రైతం సోమాపౌష్ణమితి సోమాపౌష్ణం త్రైతమా కాలభేద అభేద పశుకామ పశుకామో ద్వౌ పశుకామతి పశుకామ ద్వౌ వై వా అజాయై అజాయై స్తనౌ స్తనౌ నానా నానైవ ఏమద్వౌ ద్వావభి అభిజాయేతే జాయేతే ఊర్జం జాయేతే ఇది జాయేతే ఊర్జం వృష్టిం వృష్టిం తృతీయ తృతీయ సోమాభూషణో సోమాభూషణాదేవ సోమాభూషణాది సోమాభూషణో ఏమస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ దేవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయ జనయత సోమ సోమో వై తైరేతోధా ఏతోధా పూషా ఏతోధా ఇది రేతా పూషా పశూనా పశూనా ప్రజనయిత ప్రజనయిత సోమ ప్రజనయితేతి ప్రజనయిత సోమయేవ ఏవాస్మై అస్మై రేత రేతో దాతి దాతి పూషా పూషా పశూన్ పశూన్ ప్రజనయతి జనయత్యౌదుంబర ఔదుంబరో యూప యూపో భవతి భవత్యూర్గ్ ఊర్ద్వై వా ఉదంబర ఉదంబర ఊర్గ్ ఊర్పశవ పశవ ఊర్జా ఊర్జైవ ఏవాస్మై అస్మాజం ఊర్జం పశూన్ పశూనవ అవరుంధే రుంధరితి రుంధే ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసజత ప్రజా ఇది ప్రజా అసజతా తా అస్మాత్ అస్మాత్సృష్టా సృష్టా పరాశీ పరాజీరాయన్ ఆయంతా తా వరుణం వరుణమగచ్చన్ అగచ్చంతా తా అను అన్వైలీత్ అయిత్తా తా పునః పునరయాచత అయాచతా తా అస్మై అస్మైన పునః పునరదాత్ అదదాత్ సహ సోమబ్రవీత్ అబ్రవీత్ వరం వరం వృణేష్ వృణేష్వాథ అథ మే మే పునః పునర్దేహి దేహేతి తాసాం తాసాం వరం వరమా ఆలభత అలభత స కృష్ణ కృష్ణ ఏకశతిపాత్ ఏకశతిపాదవత్ ఏకశతిపాదిత్యేకాశతిపాత్ అభవద్య యో వరుణగృహీత వరుణగృహీత సద్ వరుణగృహీత ఇది వరుణగృహీత స్యాత్స స ఏకం ఏకం వారుణం వారుణం కృష్ణం కృష్ణమేకశిపాదం ఏకశిపాదమా ఏకశిపాదమిేకాశిపాదం ఆలభేత లభేత వరుణం వరుణమే స్వేన సేన భాగేయన భాగేయనోప భాగేయనేతి భాగాధేయన ఉపధావతి ధావతి సహ సేవైనం ఏనం వరుణపాశాత్ వరుణపాశాన్ముంచరి వరుణపాశాది వరుణపాశాత్ ముంచరి కృష్ణ కృష్ణమేకశిపాత్ ఏకశిపాద్భవతి ఏకశిపాదిత్యేకాశిపాత్ వారుణ వారుణమహి ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై సువర్భాను సమృద్ధ్యాది సామృద్ధ్యై సువర్భాగరాసుర సువర్భాది సువ భాను ఆసురసూర్యం సూర్యం తమసా తమసా విద్యత్ అవిద్యత్తస్మై తస్మై దేవా ప్రాయశ్చిత్యం ప్రాయశ్చిత్తిమేచ్ఛన్ అయిచ్ఛన్ ప్రథమం ప్రథమం తమ తమోపాఘన్ అవాఘ్నన్ సా అవాఘన్నిత్యపాఘన్ సా కృష్ణ కృష్ణావి అవిరభవత్ అభవద్యత్ యద్వితీయం ద్వితీయం సా ఫల్గుని ఫల్గునీయత్ యత్వతీయం తృతీయపుంసా సాపలక్షీ వలక్షీయత్ ఎదభ్యస్థాద్ అభ్యస్థాదపాగంతన్ అభ్యస్థాదిత్యధి అస్థాద్ అపాగంతం సా అపాగంతం నిత్యప అగంతన్ సావి అవిర్వశా వశాసం సమభవత్ అభవత్తే రే దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ దేవశు దేవశు వై దేవశుకి దేవశు వా అయమ్ అయగంసం సమభూత్ అభూత్కస్మై కస్మామం ఇమమా పాలప్స్యామహే లప్స్యామహితి ఇథ అథ వై వైతరి పశశల్పా అల్పా పృథివీ పృథివ్యాసీత్ ఆసీదజాత అజాతా ఓషధయ ఓషధయస్తా తామవిం అవిం వశాం వశామాదిత్యేభ్య ఆదిత్యేభ్య కామాయ కామాయా ఆలభంత అలభంత తత తతో వై వా అప్రసద అప్రసద పృథివీ పృథివ్యజాయంత అజాయంత ఔషధయ ఔషధగవయ కామయేత కామయేత ప్రథేయ ప్రథేయ పశుభిః పశుభిః ప్ర పశుభిరితి పశుభిః ప్ర ప్రజయా ప్రజయా జాయేయ పృథివేది ప్రాజయా జాయేయేతి ఇతి సేతాం ఏతామవిం అవిం వశాం వశామాదిత్యేభ్య ఆదిత్యేభ్య కామాయ కామాయా ఆలభేత లభేతాదిత్యాన్ ఆదిత్యానేవ ఏవ కామం కామగ్రస్వేన సేన భాగేయన భాగేయనోప భాగేయనేది భాగేయన ఉపధావతి ధావతి తదేవైనం ఏనం ప్రథయంతి ప్రథయంతి పశుభి పశుభిన్ ప్ర పశుభిరితి పశుభి ప్రజయా ప్రజయా జనయంతి ప్రజయతి ప్రాజయా జనయంత్యసౌ అసావాదిత్య ఆదిత్యో నవి వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవా దేవా ప్రాయశ్చిత్యం ప్రాయశ్చిత్యమైచ్ఛన్ ఐచ్ఛన్ తస్మై తస్మాదేకా ఏతామృహా మృహా ఆలభంత అలభంతాగ్నేయీం ఆగ్నేయీం కృష్ణగ్రీవీం కృష్ణగ్రీవీం సగంహితా కృష్ణగ్రీవీమితి కృష్ణగ్రీవీం సగంహితా మైంద్రీం సగంహితామితి సంహితాం ఐంద్రీకి శ్వేతాం శ్వేతాం బారహస్పత్యాం బారహస్పత్యాం తాభిః తాభిరేవ ఏవాస్మిన్ అస్మిన్ వృషం వృషమరథు అరథుర్య యో బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ సత్ బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ సత్తస్మై తస్మాదేతా ఏతామలహా మలహా ఆలభేత లభేతాగ్నేయీం ఆగ్నేయీం కృష్ణగ్రీవీం కృష్ణగ్రీవీం సగంహితాం కృష్ణగ్రీవీమితి కృష్ణగ్రీవీం సగంహితామైంద్రీం సగంహితామితి సంహితాం ఐంద్రీకి శ్వేతాం శ్వేతాం బారహస్పత్యాం బారహస్పత్యామేతా ఏవ దేవతా దేవతాస్సేన సేన భాగేయన భాగేయనోప భాగేయనేతి భాగేయన ఉపధావతి ధావతి ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధతి బ్రహ్మవర్చసతి బ్రహ్మవర్చసం దధతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి ఏవతి భవతి వసంతా వసంతా ప్రాత ప్రాతరాగ్నేయీం ఆగ్నేయీం కృష్ణగ్రీవీం కృష్ణగ్రీవీమా కృష్ణగ్రీవీమితి కృష్ణగ్రీవీం ఆలభేత లభేదగ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే సగంహితాం సగంహితామైంద్రీం సగంహితామితి సంహితాం ఐంద్రియం శరది శరద్యపరాణ్యే అపరాణ్యే శ్వేతాం అపరాణ్యేత్యపరాణ్యే శ్వేతాం బారహస్పత్యాం బారహస్పత్యాం త్రీణి త్రీణి వై వా ఆదిత్యస్య ఆదిత్యస్య తేజాగుంసి తేజాగుంసి వసంతా వసంతా ప్రాత ప్రాతర్గ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే శరది శరద్యపరాణ్యే అపరాణ్యే యావంతి అపరాణ్యేత్యపరాణ్యే యావంత్యేవ ఏ తేజాగుంసి తేజాగుంసి తాని తాన్యేవ ఏవా అవరుంధే రుంధే సంవత్సరం సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరమితి సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సర పర్యాలభ్యంత ఇది పరి ఆలభ్యంతే సంవత్సరో వై సంవత్సర సంవత్సర వై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య ప్రదాత బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర ప్రదాతేతి ప్రదాత సంవత్సర ఏవ సంవత్సర సంవత్సర ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ప్రయచ్చతి యచ్చతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసి ఏవతి భవతి గర్భిణయ గర్భిణయో భవంతీంద్రియమ్ ఇంద్రియమ్ వై వై గర్భ గర్భ ఇంద్రియమ్ ఇంద్రియమే ఏవాస్మిన్ అస్మిన్ దర్శతి దర్శతి సారస్వతీ సారస్వతీ మేషీం మేషీవా ఆలభేత లభేతయ ఈశ్వర ఈశ్వరో వాచ వాచో వదితో వదితోసన్ సన్వాచన్ వాచన్ నవదేత్ పదేద్వాక్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీమే ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సా సైవ ఏవాస్మిన్ అస్మిన్ వాచం వాచం దాతి దాతి ప్రవదిత ప్రవదిత వాచ ప్రవదితేతి ప్రవదిత వాచో భవతి ప్రవత్యపన్నదతి అపన్నదతి భవతి అపన్నదతీత్యపన్నాదతి భవతి తస్మాత్ తస్మాన్మనుష్యాహ మనుష్యా సర్వాం సర్వాం వాచం వాచం వదంతి వదంత్యాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభేత లభేత సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రం జ్యోగామయాభి జ్యోగామయాద్యగ్నిం జ్యోగామయావీతి జ్యోగామయాభి అగ్నిం వై వా ఏతస్య ఏతస్య శరీరం శరీరం గచ్చతి గచ్చతి సోమం సోమం రస రసో యస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయత్యగ్నే అగ్నేరేవ ఏవాస్య అస్య శరీరం శరీరం నిష్క్రీణాది నిష్క్రీణాది సోమాద్ నిష్క్రీణాదీతి క్రీణాది సోమాద్రసం రసముద ఉదయది యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురితీతాసు జీవతి జీవత్యేవ ఏవ సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రమా ఆలభేత లభేదాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవం ప్రజాకామ కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ప్రజాకామ సోమ ప్రజాకామ ప్రజాకామ సోమో వై ఐరేతోధా ఏతోధా అగ్ని ఏతోధా ఇదిరేతా అగ్నిప్రజానా ప్రజానా ప్రజనయిత ప్రజానామితి ప్రజానా ప్రజనయిత సోమ ప్రజనయితే ప్రజనయిత సోమ ఏవాస్మై అస్మైరేత రేతో దాది దాని అగ్ని ప్రజా ప్రజాం ప్రజాపతి ప్రజా ప్రజనయతి జనయతి విందే విందే ప్రజా ప్రజావాజ్ఞేయం ప్రజాపతి ప్రజా ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభేత లభేత సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రయ యో బ్రాహ్మణ బ్రాహ్మణో విద్యా విద్యామలోచ్య అలోచ్యన అలోచ్యేత్యనోచ్య విరోచేత విరోచేత యత్ విరోచేతేపి విరోచేత యదాగ్నేయ ఆగ్నేయో భవతి భవతి తేజ తేజ ఏవ దేవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాతి యత్ యత్సౌమ్య సౌమ్యో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేన బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తేన కృష్ణగ్రీవ కృష్ణగ్రీవాగ్నేయ కృష్ణగ్రీవ ఇది కృష్ణాగ్రీవ ఆగ్నేయో భవతి భవతి పునః తమ ఏవాస్మాత్ అస్మాదప అవహంతి శ్వేత శ్వేతో భవతి భవతి రుచం రుచమే ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి బభ్రు బభ్రస్వౌమ్య సౌమ్యో భవతి భవతి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమే బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏవాస్మిన్ అస్మిన్ ఋషిం ఋషిం దాతి దాత్యాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభేత లభేత సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రమాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవం రోధాయాం కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం రోధాయా స్పర్ధమాన రోధాయామితి ప్రహాధాయాం స్పర్ధమాన ఆగ్నేయ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణ సౌమ్య సౌమ్యో రాజన్య రాజన్యోభిద అభిత సౌమ్యం సౌమ్యమాగ్నేయ ఆగ్నేయోవతేజస తేజసైవ ఏ బ్రహ్మణ బ్రహ్మణోభేద ఉభయతో రాష్ట్రం రాష్ట్రం పరి పరిగృహ్ణాది గృహ్ణాత్యేకథ సమావృంగేకథ సమావృందే పుర సమావృంగతి సమావృంగే పుర ఏనం ఏనం దధతే దధత ఇది దధతే ఏవాసురా ఏవాసురా ఇదేవాసురా ఏషు లోకేషు లోకేష్ స్పర్ధంత అస్పర్ధంతస స ఏతం ఏతం విష్ణు విష్ణుర్వామనం వామనమపశ్యత్ అపశ్యత్తం తగ్గస్వాయై సాయై దేవతాయై దేవతాయా ఆలభత అలభత తతో వై వై సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభ్యజయత్ అజయద్వైష్ణవం వైష్ణవం వాపనం వాహనమా ఆలభేత లభేత స్పర్ధమాన స్పర్ధమానో విష్ణు విష్ణురేవ ఏ భూత్వా భూత్వేమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభిజయతి జయతి విషమే విషమ ఆ విషమ ఇది సమే ఆలభేత లభేత విషమా విషమా ఇవ విషమా ఇది సమా ఇవ హి ఈమే ఇమే లోకా లోకా సమృద్ధ్యై సమృద్ధ్యా ఇంద్రాయ సమృద్ధ్యా ఇది సమృద్ధి ఇంద్రాయ మన్యమతే మన్యమతే మనస్వతే మన్యమత ఇది మన్యోమతే మనస్వతే లలామం లలామం ప్రాశంగం ప్రాశంగమా ఆలభేత లభేత సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్త ఇంద్రియేణ సంయత్త ఇది సాంయత్తే ఇంద్రియేణ వై వై మన్యునా మన్యునా మనసా మనసా సంగ్రామం సంగ్రామం జయతి సంగ్రామమితి సంగ్రామం జయతీంద్రం ఇంద్రమేవ ఏ మన్యువంతం మన్యువంతం మనస్వంతం మన్యువంతరి మన్యోవంతం మనస్వంతగ్రస్వేన సేన భాగేయేన భాగేయేనోప భాగేదేవేది భాగాధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మిన్ అస్మిన్ంద్రియం ఇంద్రియం మన్యం మన్యం మన మనో దాతి దాతి జయతి జయతి తమ్ తగం సంగ్రామం సంగ్రామమింద్రాయ సంగ్రామమితి సంగ్రామం ఇంద్రాయ మరుత్వతే మరుత్వతే పశ్యసఖం పశ్యసఖమా పశ్యసఖమితి పశ్యేసఖం ఆలభేద లభేద గ్రామగామ గ్రామగామ ఇంద్రం గ్రామగామ ఇది గ్రామకామ ఇంద్రమేవ ఏ మరుత్వంతం మరుత్వం తగ్గస్వేన సేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాంద్ర సజాతానితి సజాతాన్ ప్రయచ్చతి ఇచ్చతి గ్రామీ గ్రామ్యేవ ఏవతి భవతి యత్ృషభ ఋషభస్తేన ఏమైంద్ర ఐంద్రో యత్ప్రశ్ని ప్రశ్నిస్తేన తేన మారుత మారుత సమృద్ధ్యై సమృద్ధ్యై పశ్చాత్ సమృద్ధ్యాది సమృద్ధి పశ్చాద్ృష్ణిసక్త వృష్ణిసక్తోభవతి వృష్ణిసక్త ఇది వృష్ణీసక్త భవతి పశ్చాదన్వసాయినీ పశ్చాదన్వసాయినీమే పశ్చాదన్వసాయినీమితి పశ్చాత్ అన్వసాయినీ ఏవాస్మై అస్మై విషం విషం కరోతి కరోతి సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రమా ఆలభేద భేదాన్నకామ అన్నకామ సౌమ్యం అన్నకామ ఇన్నకామ సౌమ్యం వై వా అన్నం అన్నకం సోమం సోమమేవ ఏ స్వేన స్వేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్ర అయచ్చతి యచ్చత్యన్నాద అన్నాద ఏనాద ఇన్నాద ఏవతి భవతి బభ్రు బభ్రుర్భవతి భవత్యేతత్ ఏతద్వై వా అన్నస్ అన్నస్ రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యై సౌమ్యం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై సౌమ్యం బభ్రం బభ్రమా ఆలభేత లభేదయం యమలం అలకం రాజ్యాయ రాజ్యాయ సందం సందకం రాజ్యం రాజ్యం నోపనమేత్ ఉపనమేత్ సౌమ్యం ఉపనమేదిత్యుపానమేత్ సౌమ్యం వై వై రాజ్యం రాజ్యకం సోమం సోమమేవ ఏవస్వేన స్వేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై రాజ్యం రాజ్యం ప్రయచ్చతి యచ్చత్యుత ఉపైనం ఏనగుం రాజ్యం రాజ్యం నమతి నమతి బభ్రు బభ్రుర్భవతి ఏతద్వై వై సోమస్ రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఇంద్రాయ సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ఇంద్రాయ వృత్రతురే వృత్రతురే లలామం వృత్రతురైతి వృత్రాతురే లలామం రాశృంగం రాశృంగమా ఆలభేత లభేత గతశ్రే గతశ్రే ప్రతిష్టాకామ గతశ్రేరితి గతాశ్రే ప్రతిష్టాకామ పాప్మానం ప్రతిష్టాకామైతి ప్రతిష్టాకామ పాప్మానమేవ ఏ వృత్రం వృత్రం తీర్త్వా తీర్త్వా ప్రతిష్టా ప్రతిష్టాం గచ్చతి ప్రతిష్టామిది ప్రతిష్టా గచ్చతి ఇంద్రాయ ఇంద్రాయ అభిమాతిఘ్నే అభిమాతిఘ్నే లలామం అభిమాతిఘ్నేభిమాతిఘ్నే లలామం ప్రాశృంగం ప్రాశృంగమా ఆలభేత అభేదయ పాప్మనా పాప్మనా విహీత విహీత సార్ సార్ పాప్మా పాప్మా వై నా అభిమాది అభిమాదిరింద్రం అభిమాదిరిత్యభిమాది ఇంద్రమేవ ఏవాభిమాదిహనం అభిమాదిహనగ్రస్వేన అభిమాదిహనమిభిమాదిహనం సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మాద్ అస్మాద్వాప్మానం పాప్మానమభిమాదిం అభిమాదింబ్ర అభిమాదిమిత్యభిమాదిం అణువదతే మదవరింద్రాయ ఇంద్రాయ వజ్రణే వజ్రణే లలామం లలామం ప్రాశృంగం ప్రాశృంగమా ఆలభేద లభేదయం యమలం అలగం రాజ్యాయ రాజ్యాయ సంతం సంతకం రాజ్యం రాజ్యం నోపనమేత్ ఉపనమేదింద్రం ఉపనమేదిత్యుపానమేత్ ఇంద్రమేవ ఏ వజ్రణం వజ్రణగ్రస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మై వజ్రం వజ్రం ప్రయచ్చతి యచ్చతి సహ సరేనం ఏనం వజ్ర వజ్రో భోక్త్యై భోక్త్యా ఇంధే ఇంధ ఉప ఉపైనం ఏనగం రాజ్యం రాజ్యం నమతి నమతి లలామ లలామ ప్రాశృంగ ప్రాశృంగో భవతి భవత్యేతత్ ఏతద్వై వై వజ్రస్య వజ్రస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై అసావాదిత్య ఆదిత్యో నది వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవా దేవా ప్రాయశ్చిత్తిం ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ ఐచ్ఛందస్మై తస్మా ఏతాం ఏతాం దశరషభాం దశరషభామా దశరషభామితి దశరషభాం ఆలభంత అలభంతతయా యగైవ ఏవాస్మిన్ అస్మిన్ వృషం వృషమదధుః అదధుర్యః యో బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ స్యాద్ బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ స్యాత్తస్మై తస్మా ఏతాం ఏతాం దశరషభాం దశరషభామా దశరషభామితి దశరషభాం ఆలభేత లభేతామం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవతి వసంతా వసంతా ప్రాతః ప్రాతస్త్రీన్ స్త్రీన్ లలామాన్ లలామానా ఆలభేత లభేత గ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే త్రీన్ ఏంచిపృష్టాన్ శ్రుతిపృష్టాన్ చరతి శ్రుతిపృష్టాది శ్రుతిపృష్టాన్ శరద్యపరాహ్ణే అపరాహ్ణే త్రీన్ అపరాహ్ణైత్యపరాహ్ణే త్రీంశ్రీవారాన్ శ్రీవారాన్ త్రీణి శ్రీవారానిది శ్రీవారాన్ త్రీణి వై వా ఆదిత్యస్య ఆదిత్యస్య తేజాగుంసి తేజాగుంసి వసంతా వసంతా ప్రాతః ప్రాతగ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే శరది శరద్యపరాహ్ణే అపరాహ్ణే యావంతి అపరాహ్ణైత్యపరాహ్ణే యావంత్యేవ ఏవతేజాగుంసి తేజాగుంసి తాని తాన్యేవ ఏవావ అవరుంధే రుంధే త్రయస్త్రయ త్రయస్త్రయ త్రయస్త్రయ త్రయ త్రయ ఆలభ్యంతే లభ్యంతే అభిపూర్వం అభిపూర్వమేవ అభిపూర్వమిత్యభిపూర్వం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాతి దధాతి సంవత్సరం సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరమితి సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సర పర్యాలభ్యంతైరి పరి ఆలభ్యంతే సంవత్సరో వై సంవత్సరై సంవత్సర వై బ్రహ్మవర్చసస్ బ్రహ్మవర్చసస్ ప్రదాత బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసస్ ప్రదాత సంవత్సర ప్రదాతేతి ప్రదాత సంవత్సర సంవత్సరై సంవత్సర ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వా బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ప్రయచ్చతి యచ్చతి బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చసే ఏ భవతి భవతి సంవత్సరస్ సంవత్సరస్ పరస్తాత్ సంవత్సరస్యేది సంవత్సరస్ పరస్తాత్ ప్రజాపత్యం ప్రజాపత్యం కద్రుం ప్రజాపత్యమితి ప్రజాపత్యం కద్రుమా ఆలభేత లభేత ప్రజాపతి ప్రజాపతి సర్వాహ ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవతాః దేవతా దేవతాసు దేవతాః స్వేవ ఏవ ప్రతి ప్రతిష్టరి తిష్టరి యది యది విభీయాద్ విభీయాద్ దుష్కర్మాః దుష్కర్మా భవిష్యామి దుష్కర్మేతి దహోచర్మాః భవిష్యామీతి ఇది సోమాభూష్ణం సోమాభూష్ణగ్ర శ్యామం సోమాభూష్ణమితి సోమాభూష్ణం శ్యామమా ఆలభేత లభేత సౌమ్య సౌమ్యో వై వై దేవతయా దేవతయా పురుష పురుష పౌష్ణా పౌష్ణా పశవ పశవస్వయా సైవ ఏవాస్మై అస్మై దేవతయా దేవతయా పశుభి పశుభిస్తం పశుభిరితి పశుభి సజం కరోతి కరోతి దుశ్చర్మా దుశ్చర్మా భవతి దుశ్చర్మేతి దుహోచర్మా భవతి దేవా దేవాశ్చ వై వై యమ యమశ్చ చాస్మిన్ అస్మిన్ లోకే లోకే స్పర్ధంత అస్పర్ధంత సహ స యమ యమో దేవానా దేవానామింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమయవత అయవత్ తద్యమస్ యమస్య యమత్వం యమత్వం తే యమత్వమితి యమత్వం తే దేవా దేవామన్యంత అమన్యంత యమ యమో వై వా ఇదం ఇదమభూద్ అభోద్యత్ యద్వయం ద్వయస్మ స్మతి ఇది తే ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావన్ ప్రధావన్ సహ సేతౌ ఏతౌ ప్రజాపతి ప్రజాపతిరాత్మన ప్రజాపతి ప్రజాపతి ఆత్మన వక్షవశౌ వక్షవశౌని వక్షవశామిక్షావశౌ ఇరమిమీద అమిమీతతే తే దేవా దేవావైష్ణావరుణీం వైష్ణావరుణీం వశాం వైష్ణావరుణీమితి వైష్ణావరుణీం వశామా ఆలభంత అలభంత ఇంద్రం ఐంద్రముక్షాణం ముక్షానందం సంవరుణేన వరుణేన ఇవ ఏ గ్రాహయిత్వా గ్రాహయిత్వా విష్ణునా విష్ణునా యజ్ఞేన యజ్ఞేన ప్రాణుదంత అనుదంత ఇంద్రేణ ఐంద్రేణ ఇవ ఏవాస్య అస్యేంద్రియం ఇంద్రియమవృంజత అవృంజతయ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాద్ భ్రాతృవ్యమాన్ భ్రాతృవ్యావాన్ స్యాత్సహ సస్పర్ధమాన స్పర్ధమానో వైష్ణావరుణీం వైష్ణావరుణీం వశా వైష్ణావరుణేమితి వైష్ణావరుణీం వశామా ఆలభేత లభేత ఇంద్రం ఐంద్రముక్షాణం ముక్షాణం వరుణేన వరుణేనైవ ఏవ్రాతృవ్యం భ్రాతృవ్యం గ్రాహయిత్వా గ్రాహయిత్వా విష్ణునా విష్ణునా యజ్ఞేన యజ్ఞేన ప్రణుదతే ఉదత ఐంద్రేణ ఐంద్రేణైవ ఏవాస్య అస్యేంద్రియం ఇంద్రియం వృంతే వృంతే భవతి భవత్యాత్మనా ఆత్మనాపరా పరాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతీంద్ర ఇంద్రవృత్రం వృత్రమహన్ అహంతం అమృత్ర వృత్రోహత అతషోడశి షోడశభిర్భోగై షోడశభిర్తి షోడశాభి భోగైరసినాద్ అసినాత్మస్య తస్య వృత్రస్ వృత్రస్ శీర్షత శీర్షతో గావ గావౌత్ ఉదాయన్ ఆయంతా తా వైదేశ్య వైదేశ్యోభవన్ అభవంతాసాం తాసాం ఋషభ ఋషభో జఘనే జఘనేను అనూద్ ఉదైరీద్ ఐత్తం అమింద్ర ఇంద్రోచాయత్ అచాయత్ సహ సోమన్యత అమన్యతయ యో వై వా ఇమం ఇమమాలభేత ఆలభేతముచ్యేత ఆలభేతేత్యాలభేత ముచ్చేతాస్మాద్ అస్మాత్ పాప్మన పాప్మన ఇది సహ సాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభత అలభత ఇంద్రం ఐంద్రమృషభం ఋషభం తస్యాగ్ని అగ్నిరేవ దేవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోపసత భాగభేదేనేతి భాగభేదేన ఉపసత షోడశ ఉపసతైత్యుపాసుక షోడశ వృత్రస్ షోడశేతి షోడశాధ వృత్రస్ భోగాన్ భోగానపి అప్యదహత్ అదహత ఇంద్రేణ ఇంద్రేణేంద్రియం ఇంద్రియమాత్మన్ ఆత్మన్నధత్త అధద్వయ యస్మాత్మనా ఆత్మనా గృహీత గృహీత సద్ సత్స సాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభేత లభేత ఇంద్రం ఐంద్రమృషభం వృషభమగ్ని అగ్నిరేవ ఏవాస్య అస్యస్వేన సేన భాగభేదేన భాగభేదేనోపసత భాగభేదేనేతి భాగభేదేన ఉపసత ఆత్మానం ఉపసత ఇత్యుపాసత ఆత్మానమపి అపి లభతి లభత్రీంద్రేణ నేంద్రేణేంద్రియం ఇంద్రియమాత్మన్ ఆత్మం ధత్తే ధత్తే ముచ్యతే ముచ్యతే ఆత్మనః ఆత్మనో భవతి భవత్యేవ ఏవద్యావాపృథివ్యాం ధేను ద్యావాపృథివ్యామిది ద్యావాపృథివ్యాం ధేనుమా ఆలభేత లభేత ద్యోతపరుద్ధ ద్యోతపరుద్ధో అనయోః ద్యోతపరుద్ధ ఇది ద్యోతపరుద్ధ అనయోరి శ్రీవై ఆ ఏషోప్రతిష్ఠిత అప్రతిష్ఠిరోథ అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత అథైష ఏష జ్యోగ జ్యోగపరుద్ధ అపరుద్ధోర్ద్యావాపృథివీ అపరుద్ధ ఇత్యపారుద్ధ యావాపృథివీ ఏవ యావాపృథివీ ఇది ద్యావాపృథివీ ఏవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తే తే ఏవ తే ఇది ఏవైనం ఏనం ప్రతిష్టా ప్రతిష్టాంగమయత ప్రతిష్టామిది ప్రతిష్టా గమయత ప్రతి ప్రత్యేవ ఏతిష్టతి తిష్టతి పర్యారిణే పర్యారిణీ భవతి భవతి పర్యారీ పర్యారీవ ఇవహి ఏతస్య రాష్ట్రం రాష్ట్రం యోగపరుద్ధ యోగపరుద్ధ సమృద్ధి యోగపరుద్ధరి జ్యోగపరుద్ధ సమృద్ధ్యై వాయువ్యం సమృద్ధ్యా సమృద్ధి వాయువ్యం వత్సం వత్సమా ఆలభేద లభేత వాయు వాయుర్వై వా అనయో అనయోర్వత్స వత్స ఇమే ఇమే వై వా ఏతస్మై ఏతస్మై లోకా లోకా అపశుష్కా అపశుష్కా విడ్ అపశుష్కా ఇత్యపశుష్కా విడపశుష్కా అపశుష్కాథ అపశుష్కేత్యపశుష్కా అథైష ఏష జ్యోగ జ్యోగపరుద్ధ అపరుద్ధో వాయు అపరుద్ధ ఇత్యపరుద్ధ వాయుమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మానిమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ విషం విషం ప్రదాపయతి దాపయతి ప్రాస్మై అస్మానిమే ఇమే లోకా లోకా స్వవంతి స్వంతి భుంజతి భుంజత్యేనం ఏనం విట్ విరూప ఉపతిష్టతే తిష్టత ఇది తిష్టతే ఇంద్రో బలస్ బలస్ బిలం బిలమప అపౌర్ణోద్ అవర్ణోత్స సయ యముత్తమ ఉత్తమ పశు ఉత్తమ ఇత్యుత్తమ పశురాసీత్ ఆసీత్తం తమ్ పృష్టం పృష్టం ప్రతి ప్రతి సంగృహ్య సంగృహ్యోద్ సంగృహ్యేది సంగృహ్య ఉదక్షిరత్ అక్షిరత్వం తమం సహస్రం సహస్రం పశవ పశవోను అనోద్ ఉదాయన్ ఆయం సహ సమున్నత ఉన్నతోభవత్ ఉన్నత ఇత్యుత్తమత అభవద్య యస్ పశుకామ పశుకామ సత్ పశుకామతి పశుకామ సేతం ఏతమైంద్రం ఐంద్రమున్నతం ఉన్నతమా ఉన్నతమిత్యుదన్నతం ఆలభేత లభేతేంద్రం ఇంద్రమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రయచ్చతి యక్షతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవత్యున్నత ఉన్నతోభవతి ఉన్నత ఇత్యున్నత భవతి సాహస్రీ సాహస్రీ వై ఆ ఏషా ఏషా లక్ష్మీ లక్ష్మీ యదున్నత ఉన్నతో లక్ష్మ్యా ఉన్నత ఇత్యున్నత లక్ష్మీయైవ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే యదా యదా సహస్రం సహస్రం పశూన్ పశూన్ ప్రాత్మయాద్ ప్రాత్మయాదథ ప్రాత్మయాది ప్రాత్మయాద్ అథ వైష్ణవం వైష్ణవం వామనం వామనమా ఆలభేత అభేద ఇతస్మిన్ ఏతస్మిన్ వై వై తత్సహస్రం సహస్రమధి అధ్యతిష్టత్ అధిష్టత్తస్మాత్ తస్మాదేష ఏష వామన వామనసమేషిత సమేషిత పశుభ్య సమేషిత ఇది సాంగేషిత పశుభ్యవ పశుభ్యైతి పశుభ్య ప్రజాభ్య ప్రజాభ్య ప్రతిష్టా ప్రజాభ్యై ప్రజాభ్య ప్రతిష్టాం దాది ప్రతిష్టామిది ప్రతిష్టా దాది ఓరది అరహతి సహస్రం సహస్రం పశూన్ పశూన్ ప్రాప్తుమితి ప్రా ఆప్తు ఇత్యాహు ఆహురహోరాత్రణి అహోరాత్రణ్యవోరాత్రణి రాత్రణి ఏ సహస్రం సహస్రకం సంపాద్యేతి సంపాద్య ఆలభేత పశవ పశవో వై ఆ అహోరాత్రణి అహోరాత్రణి పశూన్ అహోరాత్రణ్యహరాత్రణి పశూనేవ ఏ ప్రజాతాన్ ప్రజాతాం ప్రతిష్టాం ప్రజాతాని ప్రజాతాన్ ప్రతిష్టాం గమయతి ప్రతిష్టామిది ప్రతిష్టాం గమయత్యోషధేభ్య ఓషధేభ్యో వేహతం ఓషధేభ్యైత్యోషధేభ్య వేహతమా ఆలభేద అభేద ప్రజాకామ ప్రజాకామోషధయ ప్రజాకామై ప్రజాకామ ఓషధయో వై ఆ ఏతం ఏతం ప్రజాయై ప్రజాయై పరి ప్రజాయి ప్రజాయై పరిబాధంతే బాధంతే లోలం అలం ప్రజాయై ప్రజాయై సన్న ప్రజాయి ప్రజాయై సన్ ప్రజా ప్రజాన్న ప్రజామిది ప్రజా నిందతే నిందతమోషధయ ఓషధయ ఖలు ఖలు వై వా ఏతస్యై ఏతస్యై సూతుం సూతుమపి అభిఘ్నంతి నందిరా యా వేహత్ ఏహద్భవతి భవత్యోషధీ ఓషధీరేవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతితా ఆ ఏవాస్మై అస్మై స్వాద్ స్వాద్యోనే యోనే ప్రజా ప్రజామ్ర ప్రజామిది ప్రజా ప్రజనయంతి జనయంతి విందతే విందతే ప్రజా ప్రజామాప ప్రజామిది ప్రజా ఆపో వై ఆ ఓషధయ ఓషధయోషద్ అసత్పురుష పురుష ఆప ఆప ఏవాస్మై అస్మాసద అసదసద్ శబ్దతి దదతి తస్మాత్ తస్మాదాహు ఆహుయ యశ్చైవం ఏవం వేద వేదయ యశ్చ శర ఆప ఆపస్తు వావాసద అసదసద్ శబ్దతి దదతీతి ఇంద్రీ ఐంద్రీం సూతవశా సూతవశామా సూతవశామితి సూతావశాం ఆలభేత లభేత భూతికామ భూతికామో జాత భూతికామైతి భూతికామ జాతో వై ఆ ఏషయోలం అలం భూత్యై భూత్యై సన్న సంభూతి భూతిన్న ప్రాప్నోతి ప్రాప్నోతీంద్రం ప్రాప్నోతీతి ప్రాప్నోతి ఇంద్రం ఖలు ఖలు వై ఆ ఏషా ఏషా సోత్వా సోత్వశ వశాభవత్ అభవతింద్రం ఇంద్రమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవైనం భూతి భూతిం గమయతి గమయతి భవతి భవత్యేవం ఏం సూత్వా సూత్వా వశా వశా స్యాత్ స్యాత్తం తమైంద్రం ఐంద్రమేవ ఏవా పాలభేద అభేదైతత్ ఏతద్వావ వావతత్ తదింద్రియం ఇంద్రియం సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాత్ ఏంద్రియం ఇంద్రియమవ అవరుంధే రుంధైంద్రాగ్నం ఐంద్రాగ్నం పునరుత్సృష్టం ఐంద్రాగ్నమిైంద్రాగ్నం పునరుత్సృష్టమా పునరుత్సృష్టమితి పునః ఉత్సృష్టం ఆలభేద లభేదయ ఆతృతీయాత్ తృతీయాత్ పురుషాత్ పురుషాత్ సోమన్న నేద్ పిభేద్విచ్ఛిన్న విచ్ఛిన్నో వై విచ్ఛిన్న ఇది వేచ్ఛిన్న వా ఏత్య సోమపీత సోమపీథో య సోమపీథైతి సోమాపీత యో బ్రాహ్మణ బ్రాహ్మణ సన్ సన్న ఆ తృతీయాత్ తృతీయాత్ పురుషాత్ పురుషాత్ సోమన్న నవతి పిబతీంద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఏవ ఇంద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఏ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై సోమపీఠం సోమపీఠం వా సోమపీఠమితి సోమాపీఠం ప్రయచ్చద యచ్చద ఉప ఉపయనం ఏదకం సోమపీఠ సోమపీఠో నమతి సోమపీఠరి సోమాపీఠ నమతి యదైంద్ర ఐంద్రో భవతీంద్రియం ఇంద్రియం వై వై సోమపీఠ సోమపీఠ ఇంద్రియం సోమపీఠ ఇది సోమాపీఠ ఇంద్రియమే ఏ సోమపీఠం సోమబీజమువ సోమబీజమితి సోమాబీజం అవరుంధే రుంధేలిత్ యదా ఆగ్నేయ ఆగ్నేయోవతి భవత్యాగ్నేయ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణ స్వాం స్వామేవ ఏ దేవతా దేవతామో అనసం సంతమోతి అనోతి పునరుత్సృష్ట పునరుత్సృష్టోవతి పునరుత్సృష్ట ఇది పునః ఉత్సృష్ట భవతి పునరుత్సృష్ట పునరుత్సృష్ట ఇవ పునరుత్సృష్ట ఇది పునః ఉత్సృష్ట ఇవ హి ఏదస్ ఏదస్ సోమబీజ సోమబీజ సమృద్ధ్యై సోమబీజ ఇది సోమాబీజ సమృద్ధ్యై బ్రాహ్మణస్పత్యం సమృద్ధ్యాది సమృద్ధ్యై బ్రాహ్మణస్పత్యం తో పరం బ్రాహ్మణస్పత్యమిది బ్రాహ్మణ సత్యం తో పరమా ఆలభేత లభేతాభిచరన్ అభిచరన్ బ్రహ్మణ అభిచరన్భేచరన్ బ్రహ్మణస్పతి పతిమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి తస్మై తస్మాదేవ ఏనం ఏనమా ఆవృష్టతి పృష్టతి తాజక్ తాజకార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి తోపర తోపరో భవతి తమది క్షురపతి క్షురపతిర్వై క్షురపతిరితి క్షురాపతి ఏషా లక్ష్మీ లక్ష్మీయత్పర తోపర సమృద్ధ్యై సమృద్ధ్యై సమృద్ధ్యాయుసామృద్ధి సోయూప యూపోవతి భవతి వజ్ర వజ్రో వై వై స్యో వజ్రం వజ్రమేవ ఏవాస్మై అస్మై ప్రహరది హరది శరమయం శరమయం బలి శరమయమితి శరామయం బలి శృణాది శృణాద్యేవ ఏనం ఏనం వైభేదక వైభేదక ఇద్వభినత్తి భినత్యేవ ఏనం ఏనమిత్యేనం బారహస్పత్యకం శితిపృష్టం శితిపృష్టమా శితిపృష్టమితి శితిపృష్టం ఆలభేత లభేదగ్రామకామ రామకామోజ రామకామైతి గ్రామకామ యశ్కామయేత రామయేత పృష్టం పృష్టకం సమానానాగస్యాం సామితి ఇది బృహస్పతి బృహస్పతిమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏనం పృష్టం పృష్టకం సమానానాం కరోతి కరోతి గ్రామీ గ్రామ్యేవ ఏ భవతి భవతి శ్రీపృష్ట శ్రీపృష్టో భవతి శ్రీపృష్ట ఇది శ్రీపృష్ట భవతి బాలరస్పత్య బాలరస్పత్యో హి ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై పౌష్ణం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై పౌష్ణగ్ శ్యామం శ్యామమా ఆలభేత లభేతన్నకామ అన్నకామోన్నం అన్నకామైన్నకామ అన్నం వై వై పూషా పూషా పూషణం పూషణమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చతి యచ్చత్యన్నాద అన్నాద ఏవ అన్నాద ఇత్యన్నాద ఏ భవతి భవతి శ్యామ శ్యామో భవతి భవద్యేతత్ ఏతద్వై వా అన్నస్య అన్నస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యై మారుతం సమృద్ధ్యాయుతం వృద్ధి మారుతం వృష్ణిం వృష్ణిమా ఆలభేత లభేతన్నకామ అన్నకామోన్నం అన్నకామైత్యన్నకామ అన్నం వై వై మరుత మరుతో మరుత మరుతరేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మా అన్నం అన్నం ప్రయచ్చంది యచ్చంతిన్నాద అన్నాద ఏవ అన్నాద ఇత్యన్నాద ఏ భవతి భవతి వృష్ణి వృష్ణిర్భవతి భవద్యేతత్ ఏతద్వై వా అన్నస్య అన్నస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఐంద్రం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ఐంద్రమరుణం అరుణమా ఆలభేద లభేదేంద్రియకామ ఇంద్రియకామ ఇంద్రం ఇంద్రియకామైతీంద్రియకామ ఇంద్రమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దాది దాది ఇంద్రియావీ ఇంద్రియావ్యేవ ఏ భవతి భవద్గరుణ అరుణోభ్రూమాన్ భ్రూమాన్ భవతి భ్రూమానికి భ్రూమాన్ భవత్యేతత్ ఏతద్వై వా ఇంద్రస్య ఇంద్రస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యై సావిత్రం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై సావిత్రముపద్ధస్తం ఉపద్ధస్తమా ఉపద్ధస్తమిత్యుపాధ్వస్తం ఆలభేత లభేత సనీకామ సనికామ సవిత సనికామైతి సనీకామ సవిత వై వై ప్రసవానా అసమానామీశే అసమానామిత్యాసమానాశే సవితారమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సవేవ ఏవాస్మై అస్మై సనిం సనిం ప్రసువతి సువతి దానకామా దానకామా అస్మై దానకామా ఇది దానకామా అస్మై ప్రజా ప్రజాభవంతి ప్రజాది ప్రజా భవంతి బద్ధస్త ఉపబ్ధస్తో భవతి ఉపబ్ధస్తాధ్వస్త భవతి సావిత్ర సావిత్రో హి ఏష దేవతయా దేవతయా సమృద్ధే సమృద్ధే వైశ్వదేవం సమృద్ధ్యా సామృద్ధి వైశ్వదేవం బహురూపం వైశ్వదేవమితి వైశ్వాదేవం బహురూపమా బహురూపమితి బహురూపం ఆలభేద లభేదాన్నకామ అన్నకామో వైశ్వదేవం అన్నకామిత్యన్నకామ వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వాదేవం వా అన్నం అన్నం విశ్వాన్ విశ్వామేవ ఏ దేవాన్ దేవాంశేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదే భాగభేదేన ఉపధావతి ధావతి ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చంతి యచ్చంతిన్నాద అన్నాద అన్నాదిన్నాద ఏ భవతి భవతి బహురూప బహురూపం భవతి బహురూప ఇది బహురూప భవతి బహురూపం బహురూపం హి బహురూపమితి బహురూపం చన్నం అన్నకం సమృద్ధి సమృద్ధే వైశ్వదేవం సమృద్ధ్యాది సామృద్ధి వైశ్వదేవం బహురూపం వైశ్వదేవమితి వైశ్వదేవం బహురూపమా బహురూపమితి బహురూపం ఆలభేద లభేద గ్రామకామ గ్రామకామో వైశ్వదేవా గ్రామకామ ఇది గ్రామకామ వైశ్వదేవా వై వైశ్వదేవా ఇది వైశ్వదేవా వైతజాతా సజాతా విశ్వాన్ సజాతా ఇది సాజాతా విశ్వానేవ ఏవ దేవాన్ దేవాన్ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ ప్రజాతమితి సాజాతాన్ ప్రయచ్చంది యచ్చంది గ్రామీ గ్రామ్యే ఏ భవతి భవతి బహురూప బహురూపో భవతి బహురూప ఇది బహురూప భవతి బహుదేవత్య బహుదేవత్యో బహుదేవత్యై బహుదేవత్య ఏష సమృద్ధి సమృద్ధ్యై ప్రజాపత్యం సమృద్ధ్యాది సామృద్ధ్యై ప్రజాపద్యం గోపరం ప్రజాపద్యమిది ప్రజాపత్యం గోపరమా ఆలభేద ప్రభేదయ్యానాజ్ఞాతం అనాజ్ఞాతమివ అనాజ్ఞాతమిత్యానాజ్ఞాతం యోగ యోగామయేత్ ఆమయేత్ ప్రజాపత్య ప్రజాపద్యో వై ప్రజాపద్యైతి ప్రజాపత్య వై పురుష పురుష ప్రజాపతి ప్రజాపతి ఖలు ప్రజాపతి ప్రజాపతి ఖలు వై వై తేద వేదయ్యానాజ్ఞాతం అనాజ్ఞాతమివ అనాజ్ఞాతమిత్రనాజ్ఞాతం యోగ జోగామయతి ఆమయతి ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమితి ప్రజాపతి ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏనం ఏనం తస్మాత్ తస్మాత్సరామాత్ రామాన్ముంచరి ముంచరి సోపర సోపరో భవతి భవతి ప్రజాపత్య ప్రజాపత్యో హి ప్రజాపత్యమిది ప్రజాపత్య ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యాది సామృద్ధ్యై పశక్కారో వై పశక్కార ఇది పశుకార వైగాయత్రియై గాయత్రియై శిర శిరోర్చినత్ అచ్చినత్తస్యై తస్యైరస తపస్పరా పరావతత్ అవదత్తం తమ్ బృహస్పతి బృహస్పతిరుప ఉపాగృహాత్ అగృహాత్సా తా శ్రీపృష్ఠా శ్రీపృష్ఠా రసా శ్రీపృష్ఠే శ్రీ పృష్ఠా రసాభవత్ అభవద్యః యో ద్వితీయ ద్వితీయ పరాపత్ పరాపదత్తం పరాపతమితి పరాపతత్ తమ్ మిత్రావరణౌ మిత్రావరణావుప మిత్రావరణావి మిత్రావరణౌ ఉపాగృహీతా అగృహీతాగుంసా సా ద్విరూప ద్విరూపా వశా విరూపేతి ద్విరూపా వశాభవత్ అభవద్యః తృతీయ తృతీయ పరాపదత్ పరాపదత్తం పరాపదమితి పరాపదత్ తమ్ విశ్వే విశ్వే దేవా దేవాప ఉపాగృహన్ అగృహన్ సా బహురూపా బహురూపా వశా బహురూపేతి బహురూపా వశాభవత్ అభవద్యః యశ్వరథః చతుర్థః పరాపదత్ పరాపదత్సః పరాపదమితి పరాపదత్ స పృథివీం పృథివీం ప్రాశత్ అవిషత్తం తాం బృహస్పతి బృహస్పతిరభి అభ్యగృహాద్ అగృహాదస్తు ఏవాయం అయం భోగాయ భోగాయేతి ఇది సహ స వక్షవశః వక్షవశస్తం వక్షవశ ఇత్యక్షవశః సమభవత్ అభవద్యత్ యల్లోహితం లోహితం పరాపతత్ పరాపతత్తత్ పరాపతదితి పరాపతత్ తద్రుద్ర రుద్ర ఉపాగృహాద్ అగృహాత్ సా రౌద్రీ రౌద్రీ రోహిణీ రోహిణీ వశా అశాభవత్ అభవద్బారహస్పత్యాం బారహస్పత్యాగం శితి పృష్టాం పృష్టా వా శితి పృష్టాగతి శితి పృష్టాం ఆలభేద రేద బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామో బృహస్పతి బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ బృహస్పతిమే స్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ ఏవాస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దా బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తథా బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసి ఏమతి భవతి ఛందసాం ఛందసాం వై వా ఏష రస రసోయత్వషా వశారస రస ఇవ ఖలు ఖలు వై వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ఛందసా బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఛందసామే ఏ రసేన రసేన రసం రథం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే మైత్రావృణీం మైత్రావృణీం విరూపా మైత్రావృణీమితి మైత్రావృణీం విరూపామా విరూపామితి ద్వీరూపా ఆలభేత లభేద వృష్టికామ వృష్టికామో మైత్రం వృష్టికామతి వృష్టికామ మైత్రం వై వా అహ అహర్వారుణీ వారుణీ రాత్రి రాత్రిరహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం ఖలు అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఖలు వై వై పర్జన్య పర్జన్యో వర్షతి వర్షతి మిత్రావరుణ మిత్రావరుణాదేవ మిత్రావరుణమితి మిత్రావరుణ ఏవేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం పర్జన్యం అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం పర్జన్యం వర్షేద వర్షేత ఛందసాం ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వశా వశారస రస ఇవ ఖలు ఖలు వై వై వృష్టి వృష్టిశ్చందసాం ఛందసామే ఏ రసేన రసేన రసం రసం వృష్టి వృష్టిమవ అవరుంధే రుంధే మైత్రావృణీం మైత్రావృణీంది రూపాం మైత్రావృణీమితి మైత్రావృణీం విరూపామా విరూపామితి ద్వీరూపా ఆలభేద అభేద ప్రజాకామ ప్రజాకామో మైత్రం ప్రజాకామితి ప్రజాకామ మైత్రం వై వా అహ అహర్వారుణీ వారుణీ రాత్రి రాత్రిరహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం ఖలు అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఖలు వై వై ప్రజా ప్రజాస్ప్ర ప్రజా ప్రజా ప్రజాయంతే ధ్యాయంతే మిత్రావరుణ మిత్రావరుణావేవ మిత్రావరుణాది మిత్రావరుణ ఏవేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం ప్రజాం అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ప్రజాం ప్రజామిది ప్రజా ప్రజనయత జనయత ఛందసాం ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వశా వశారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వై ప్రజా ప్రజా ఛందసాం సజేతి ప్రజా ఛందసామేవ ఏ రసేన రసేన రసం రసం ప్రజా ప్రజామవ ప్రజామితి ప్రజా అవరుంధే రుంధే వైశ్వదేవీ వైశ్వదేవీం బహురూపాం వైశ్వదేవీమితి వైశ్వదేవీం బహురూపామా బహురూపామితి బహురూపాం ఆలభేత లభేతాన్నకామ అన్నకామో వైశ్వదేవం అన్నకామైత్యన్నకామ వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వదేవం వా అన్నం అన్నం విశ్వాన్ విశ్వానేవ ఏవ దేవాన్ దేవాన్ సేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం వేచ్చంది యంద ఉన్నాద ఉన్నాదైకన్నాద ఏవతి భవతి ఛందసా ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వశా వశారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వా అన్నం అన్నం ఛందసాం ఛందసామే ఏ రసేన రసేన రసం రసమన్నం అన్నమవ అవరుంధే రుంధే వైశ్వదేవీం వైశ్వదేవీం బహురూపాం ఈశ్వదేవీమితి వైశ్వదేవీ బహురూపామా బహురూపామితి బహురూపాన్ ఆలభేత లభేదగ్రామకామ గ్రామకామో వైశ్వదేవా గ్రామకామ ఇది గ్రామకామ వైశ్వదేవా వై వైశ్వదేవా ఇది వైశ్వదేవా వై సజాత విశ్వాన్ సజాత ఇది సజాత విశ్వామేవ ఏ దేవాన్ దేవాన్స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాంద్ర సజాతానితి సజాతాన్ ప్రయచ్చంది యచ్చంది గ్రామీ గ్రామ్యేవ ఏ భూది భవతి ఛందసాం ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వశా రసారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వై సజాతాశ్చంద్రసాం సజాతీ సజాతా ఛందసామేవ ఏ రసేన రసేన రసం రసం సజాతాన్ సజాతానవ సజాతానిది సజాతాన్ అవరుంధే రుంధే బాలహస్పత్యం బాలహస్పత్యముక్షవశం ఉక్షవశమా ఉక్షవశమిక్షవశం ఆలభేత అభేద బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామో బృహస్పతి బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ బృహస్పతిమేవ ఏ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగాధేయేన ఉపధావతి ధావతి సహ సేవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దాది బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చసి ఏ భవతి భవతి వశం వశం వై వా ఏష చలతి చలతి యద్క్షా వృక్షావశ వశ ఇవ ఇవ ఖలు ఖలు వై వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వశేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం వశేనైవ ఏ వశం వశం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం వరుంధే రుంధే రౌద్రీ రౌద్రీకం రోహిణీ రోహిణీమా ఆలభేత లభేతాభిచరన్ అభిచరన్ రుద్రం అభిచరన్ నిత్యభిచరన్ రుద్రమేవ ఏ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తస్మై తస్మాదేవ ఏనం ఏనమా ఆవృష్టతి పశ్యతి తాజక తాజకార్తిం ఆర్తిమా ఆర్చతి గచ్చతి రోహిణీ రోహిణీ భవతి భవతి రౌద్రీ రౌద్రీ శేషా ఏషా దేవతగా దేవతగా సమృద్ధ్యై సమృద్ధ్యై స్యః సమృద్ధ్యాసామృద్ధ్యై స్యోయూప యూపోవతి భవతి వజ్ర వజ్రో వై వై స్యః స్యో వజ్రం వజ్రమేవ దేవాస్మై అస్మై ప్రహరతి హరతి శరమయం శరమయం బ్రజి శరమయమితి శరామయం బ్రహి శృణాతి శృణాత్యేవ ఏనం ఏనం వైభీరక వైభీరక విధ్వ విధ్వో భినత్తి భినత్యేవ ఏనం ఏనమిత్యేనం అసావాదిత్య ఆదిత్యో నవచత అరోచత తస్మై తస్మై దేవా దేవాయశ్చిత్యం ప్రాయశ్చిత్యమైచ్చన్ ఐచ్చన్ తస్మై తస్మాదేతాం హేతాం శౌలీం శౌలీ శ్వేతాం శ్వేతాం వృషాం వృషామా ఆలభంత అలభంతతయా ఫలీల ఏవాస్మిన్ అస్మిన్ వృషం వృషమదసు అదసుర్య యో బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ స్యాత్ బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ సత్తస్మై తస్మాదేతాం హేతాం శౌలీం శౌరే శ్వేతాం శ్వేతాం వృషాం వృషామా ఆలభేత లభేతామం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసి ఏ భవతి భవతి బైలువ బైలువో రూప రూపో భవతి భవత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యో యత యతోజాయత అజాయత పుక తతో బిల్వ బిల్వ ఉత ఉదతిష్టత్ అతిష్టత్సయోని సయోన్యేవ సయోనేతి సయోని ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే బ్రాహ్మణస్పత్యాం బ్రాహ్మణస్పత్యాం వభ్రకర్ణీం బ్రాహ్మణస్పత్యామిది బ్రాహ్మణ వృత్యాం వభ్రకర్ణీమా వభ్రకర్ణీమితి వభ్రోకర్ణీం ఆలభేత లభేతాభిచరన్ అభిచరన్వారుణం అభిచరన్నిత్యభిచరన్ వారుణం దశకపాలం దశకపాలం పురస్తాద్ దశకపాలమితి దశాకపాలం పురస్తాన్ని నిర్వపేద్వరుణేన వరుణేనైవ ఏ భ్రాతవ్యం భ్రాతవ్యం గ్రాహయిత్వా ప్రాహయిత్వా బ్రహ్మణా బ్రహ్మణా శృణుతే శృణుతే బభ్రకర్ణీ బభ్రకర్ణీ భవతి బభ్రకర్ణీతి బభ్రకర్ణీ భవత్యేతద్వై వై బ్రహ్మణ బ్రహ్మణ రూపం రూపం సమృద్ధ్యై సమృద్ధ్యై స్థ్యః సమృద్ధ్యాయి సమృద్ధ్యై స్థ్యోయోగ యోగో భవతి భవతి వజ్ర వజ్రో వై వై స్థ్యః స్థ్యో వజ్రం వజ్రమేవ ఏవాస్మై అస్మై ప్రహరతి హరతి శరమయం శరమయం బరిహి శరమయమితి శరామయం బరిహి శృణాతి శృణాత్యేవ ఏవైనం ఏనం వైభీరక వైభీరక యుద్భోభినత్తి వినత్యేవ ఏవైనం ఏనం వైష్ణవం వైష్ణవం వామనం వామనమా ఆలభేద లభేదయం యం యజ్ఞ యజ్ఞో నో పనమేత్ ఉపనమేద్విష్ణు ఉపనమేదిత్యుపానమేత్ విష్ణుర్వై వై యజ్ఞ యజ్ఞో విష్ణు విష్ణుమేవ ఏవశ్చేన శేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవాస్మై అస్మై యజ్ఞం యజ్ఞం ప్రయచ్చతి యచ్చత్యుప ఉపైనం ఏనం యజ్ఞ యజ్ఞో నమతి నమతి వామన వామనో భవతి భవతి వైష్ణవ వైష్ణవో హి ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై త్వాష్ట్రం సమృద్ధ్యాది సమృద్ధ్యై త్వాష్ట్రం వడవం వడవమా ఆలభేత లభేత పశుకామ పశుకామస్పష్టా పశుకామైతి పశుకామ స్పష్టా వై వై పశూనా పశూనా మిథునానా మిథునానా వజనయిత వజనయితృష్టారం వజనయితే ప్రజనయిత ప్రష్టారమేవ ఏవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవాస్మై అస్మై పశూన్ పశోర్మిథునాన్ మిథునాన్ ప్రజనయతి జనయతి ప్రజా ప్రజా హి ప్రజాతి ప్రజా శివై వా ఏతస్మిన్ ఏతస్మిన్ పశవ పశవ ప్రవిష్టా ప్రవిష్టా అథ ప్రవిష్టా ఇది ప్రావిష్టా అథైష పుమాన్ పుమాన్ సన్ సంవడవ వడవస్సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ ప్రజా ప్రజాన్ పశోన్ ప్రజామిది ప్రజా పశోనవ అవరుంధే రుంధే మైత్రం మైత్రగ్రశ్వేతం శ్వేతమా ఆలభేద లభేదు సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామైతి సంగ్రామే సంయత్తే సమయకామ సంయత్తైతి సాంగత్తే సమయకామో మిత్రం సమయకామైతి సమయకామ మిత్రమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనం మిత్రేణ మిత్రేణ సా సన్నయతి మయతి విశాల విశాలో భవతి విశాలైతి విశాల భవతి వ్యవసాయతి వ్యవసాయత్యే వ్యవసాయతీతి అవసాయతి ఏవైనం ఏనం ప్రాజాపత్యం ప్రాజాపత్యం కృష్ణం ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం కృష్ణమా ఆలభేత లభేత వృష్టికామ వృష్టికామ ప్రజాపతి వృష్టికామ ఇది వృష్టికామ ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతి వై వృష్ట్యా వృష్ట్యా ఈశే ఈశే ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతి ఏవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవాస్మై అస్మై పర్జన్యం పర్జన్యం వర్షయతి వర్షయతి కృష్ణ కృష్ణో భవతి భవత్యేతద్ ఏతద్వై వై వృష్ట్యై వృష్ట్యై రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే శబల శబలో భవతి భవతి విద్యుదం విద్యుతమేవ వేలాది విద్యుదం ఏవాస్మై అస్మై జనయిత్వా జనయిత్వా వర్షయతి వర్షయత్యవాశృంగ అవాశృంగో భవతి భవతి వృష్టిం వృష్టిమేవ ఏవాస్మై అస్మైని నియచ్చతి యచ్చతీతి యచ్చతి వరుణం సుషుపాణం సుషుపాణమన్నాద్యం అన్నాద్యం అన్నాద్యమిత్యన్నాద్యం నోప ఉపానమత్ అనమత్స సేతాం ఏతాం వారుణే వారుణే దశా కృష్ణాం దశాం దశాపశ్యత్ అపశ్యత్తాం తాగస్వాయై స్వాయై దేవతాయై దేవతాయా ఆలభత అలభత పర తో వై వైదం తమన్నాద్యం అన్నాద్యముప అన్నాద్యమిత్యన్నాద్యం ఉపానమత్ అనమద్యం యమలం అలమన్నాద్యాయ అన్నాద్యాయ సంతం అన్నాద్యాయేత్యన్నాద్యాయ సంతమన్నాద్యం అన్నాద్యన్న అన్నాభ్యమిత్యం నాహద్యం నోపనమేత్ ఉపనమేత్సహ ఉపనమేదిత్యుపానమేత్ స ఏతాం ఏతాం వారుణీం వారుణీం కృష్ణాం కృష్ణాం వృషాం వృషామా ఆలభేత లభేత వరుణం వరుణమేవ ఏవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మా అన్నం అన్నం ప్రయచ్చతి యన్నాద అన్నాద అన్నాదైకన్నాద ఏవతి భవతి కృష్ణ కృష్ణాభవతి భవతి వారుణీ వారుణీ ఏషా దేవతయా దేవతయా సమృద్ధి సమృద్ధి మైత్రం సమృద్ధ్యా సమృద్ధి మైత్రజ్ఞశ్వేతం శ్వేతమా ఆలభేత లభేత వారుణం వారుణం కృష్ణం కృష్ణమపాం అపాం చౌషధీనా ఔషధీనా సంధౌ సంధావన్నకామ సంధావితి సంధౌ అన్నకామో మైత్రీ అన్నకామైత్యన్నకామ మైత్రీర్వై వా ఔషధయ ఔషధయో వారుణీ వారుణీరాప ఆపోపాం అపాం చలు ఖలు వై వా ఔషధీనా ఔషధీనా రసం రసముప ఉపజీవామ జీవామో మిత్రవరుణ మిత్రవరుణాదేవ మిత్రవరుణాది మిత్రవరుణ ఏవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చత యతోన్నాద అన్నాద అన్నాదైత్యన్నాద ఏవోతి భవద్పాం అపాం చౌషధీనా ఔషధీనా సంధౌ సంధావా సంధావితి సంధౌ ఆలభతే లభత ఉభయస్ ఉభయస్యావరుద్ధి అవరుద్ధి విశాఖ అవరుద్ధ్యావరుద్ధి విశాఖోయూప విశాఖైతి విశాఖ యోగోభవతి భవతి ద్వే ద్వే హి ద్వేది ద్వే చేతే ఏతే దేవతే ఏతేచ్యేతే దేవతే సమృద్ధి దేవతే ఇది దేవతే సమృద్ధి మైత్రం సమృద్ధ్యా ఇది సామృద్ధి మైత్రగ్శ్వేతం శ్వేతమా ఆలభేత లభేత వారుణం వారుణం కృష్ణం కృష్ణం జ్యోగామయాది జ్యోగామయాదీయత్ జ్యోగామయాది విజ్యోగామయాదీ యన్మైత్ర మైత్రో భవతి భవతి మిత్రేణ మిత్రేణ ఏవాస్మై అస్మై వరుణం వరుణకం శమయతి శమయతి యద్వారుణ వారుణ సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాత్ ఏనం ఏనం వరుణపాశాద్ వరుణపాశాన్ ముంచతి వరుణపాశాది వరుణపాశాద్ ముంచత్యుత ఉదయతి యదీతాసో ఇతాసుర్భవతి ఇతాసురీతాసో భవతి జీవతి జీవత్యేవ ఏ దేవా దేవా వై వై పుష్టిం పుష్టిన్న నావిందన్ అవిందన్ తాం తాం విథునే విథునే పశ్యన్ అపశ్యన్ తస్యాం తస్యాన్న నసం సమరాధయన్ అరాధయంతౌ తావశ్వినౌ అశ్వినావబ్రూతాం అబ్రూతామావయో ఆవయోర్వై వా ఏషా ఏషా మా మైదస్యాం ఏదస్యాం వరధ్వం వరధ్వమిది ఇది సా సాశ్వినో అశ్వినోరేవ ఏవాభవత్ అభవద్య యుష్టిగామ పుష్టిగామస్ పుష్టిగామైతి పుష్టిగామ సహ స ఏతాం ఏతామా అశ్విని ఆశ్విని యమీం యమీం వశా వశామా ఆలభేత అభేదాశ్వినో అశ్వినాభేద ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్ పుష్టిం పుష్టిం ధర్ధ ధర్ధ పుష్యతి పుష్యతి ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిరితి పశుభిః ఆశ్వినం ధూమ్రలలామం ధూమ్రలలామమా ధూమ్రలలామమితి ధూమ్రాలలామం ఆలభేత లభేతయ యో దుర్బ్రాహ్మణ దుర్బ్రాహ్మణ సోమం దుర్బ్రాహ్మణ ఇది బ్రాహ్మణ సోమం విభాసేద్ విభాసేదశ్వినో అశ్వినో వై వై దేవానా దేవానామ సోమపౌ అసోమపావాస్తా అసోమపావిత్యసోమాపౌ ఆస్తాంతౌ తౌ పశ్చా పశ్చా సోమపీఠం సోమపీఠం ప్ర సోమపీఠమితి సోమాపీఠం ప్రాప్నతాం ఆప్నతామశ్వినో అశ్వినావేత దేవత దేవతాయ యో దుర్బ్రాహ్మణ దుర్బ్రాహ్మణ సోమం దుర్బ్రాహ్మణ ఇది బ్రాహ్మణ సోమం విభాసతి విభాసద్యశ్వినో అశ్వినావేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై సోమపీఠం సోమపీఠం వ స సోమపీఠమితి సోమాపీఠం ప్రయచ్చత యక్షత ఉప ఉపైనం ఏనం సోమపీఠ సోమపీఠో నమతి సోమపీఠరితి సోమాపీఠ నమతి యద్ధూమ్ర ధూమ్ర భవతి భవతి ధూమ్రిమాణం ధూమ్రిమాణమేవ ఏవాస్మానాద్ అస్మాదప అవహంతి హంతి నలామ నలామో భవతి భవతి ముఖత ముఖతరేవ ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాది దాది వాయువ్యం వాయువ్యం గోమృగం గోమృగమా గోమృగమితి గోమృగం ఆలభేత లభేతయం యమజగ్రివాగుంసం అజగ్రివాగుంసమభిషకంసేయు అభిషకంసేయురపూత అభిషకంసేయురిత్యభిషకంసేయు అభూతాయి వా ఏతం ఏతం వాగ్ వాగచ్చతి గచ్చతిహం యమజగ్రివాగుంసం అజగ్రివాగుంసమభిషకంసంతి అభిషకంసంతి న అభిషకంసంతీత్యభిషకంసంతి నైష ఏష గ్రామ్య గ్రామ్య పశు పశురన్ నారణ్య ఆరణ్యోయత్ యద్గోమృగ గోమృగో నోమృగ ఇది గోమృగ ఏష గ్రామే గ్రామేణ నారణ్యే అరణ్యేయం యమజద్భివాగుంసం అజద్భివాగుంసమభిషకంసంతి అభిషకంసంతి వాయు అభిషకంసంతేభిషకంసంతి వాయుర్వై వై దేవానా దేవానాం పవిత్రం పవిత్రం వాయు వాయుమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేన ఉప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏనం ఏనం పవయతి పవయతి పరాచీ పరాచీ వై తా ఏదస్మై ఏదస్మై యుచ్చంతీ యుచ్చంతీవి యుచ్చంతీరి ఉచ్చంతీ యుచ్చతి ఉచ్చతి తమ తమ పాప్మాన్ పాప్మానం ప్రవిశతి యశ్వినే ఆశ్వినే శస్యమానే శస్యమానే సూర్య సూర్యో నాదే ఆవిర్భవతి భవతి సౌర్యం సౌర్యం బహురూపం బహురూపమా బహురూపమితి బహురూపం ఆలభేద లభేదామం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మాత్ అస్మాత్తమ తమ పాప్మానం పాప్మానమవ అపహంతి హంతి ప్రతీచీ ప్రతీచ్యస్మై అస్మై యుచ్చంతీ యుచ్చంతీవి యుచ్చంతీరివి ఉచ్చంతీ యుచ్చతి ఉచ్చత్యప అపతమ తమ పాప్మానం పాప్మానకం హతే హత ఇది హతే ఇంద్రం వహ వో విశ్వత విశ్వతరి పరీంద్రం ఇంద్రం నర నరో మరుత మరుతోయత్ దివ దివోజా యావ అశర్మ శర్మేది శర్మ భరేష్ంద్రం ఇంద్రగం సుభవం సుభవగం హవామహే సుభవమితి సుభవం హవామహే గుంభోముచం అగుంభోముచకం సుకృతం అగుంభోముచమిత్యగుం హవాముచం సుకృతం దైవ్యం సుకృతమితి సుకృతం దైవ్యంజనం జనమితి జనం అగ్ని మిత్రం మిత్రం వరుణం వరుణగం సాధయే సాధయే భగం భగం యావా పృథివీ యావా పృథివీ మరుత జావా పృథివీ జిజ్ఞావా పృథివీ మరుత స్వస్తే స్వస్తేది స్వస్తే అమర్తున పరిధ్వా పరిధ్వావసర పరిధ్వేది పరిధ్వా అసర మమత్తు అమత్తు వాత వాతో అపాం అపాం వృషణ్వాన్ వృషణ్వానిది వృషణ్ వాన్ శిశీరమింద్రాపర్వత ఇంద్రాపర్వత యువం ఇంద్రాపర్వతేంద్రాపర్వత యువన్న వస్తత్ తన్న నో విశ్వే విశ్వే వరివస్యంతో వరివస్యంతో దేవా దేవా ప్రియావ భో నామ నామ హువే హువే తురాణాం తురాణామితి తురాణాం ఆయత్ యత్రపద్ త్రపన్మరుత మరుతో వావశానా వావశానా ఇది వావశానా శ్రియతేకం తమ్ భానుభి భానుభిత్తం భానుభిరి భానుభి సంమిమిక్షిరే విమిక్షిరేతే తే రశ్మిభి రశ్మిభిత్తే రశ్మిభిరితి రశ్మిభి తృక్వభి రిక్వభిస్ సుఖాదయ రిక్వభిరిత్రిక్వాభి సుఖాదయ ఇది సుఖాదయ ఏ వాశీమంత వాశీమంత ఇష్మిణ వాశీమంత ఇది వాశీమంత ఇష్మిణో అభీరవ అభీరవో నిద్రే నిద్రే ప్రియస్ ప్రియస్ మారుతస్ మారుతస్ ధామ్న ధామ్న ఇది ధామ్న అగ్ని ప్రథమ ప్రథమో వసుభి వసుభిర్న వసుభిరితి వసూభి అవ్యాత్సోమ సోమో రుద్రేభి రుద్రేభిరభి అభిరక్షత రక్షరుత్మనా మనే విత్మనా ఇంద్రో మరుద్భి మరుద్భిరుతుధా మరుద్భిరితి మరుదోభి ఋతుధా కృణోదు ఋతుభేత్రుగోధ కృణోద్వారికై ఆదిత్యైర్న నో వరుణ వరుణ సగం శిషాతు శిషాద్రి శిషాతు సన్న నో దేవ దేవో వసుభిః వసుభిరగ్నిః వసుభిరితి వసుభిః అగ్నిస్తం సగం సోమ సోమస్తనూభిః తనూభిరుద్రియాభిః రుద్రియాభిరితి రుద్రియాభిః సమింద్ర ఇంద్రో మరుద్భిః మరుద్భిర్యజ్ఞైః మరుద్భిరితి మరుద్భిః యజ్ఞైస్తం సమాదిత్యైః ఆదిత్యైర్న నో వరుణ వరుణోదిజ్ఞిపద్ అజిజ్ఞిపదిజ్ఞిపద్ తథా విద్యా ఆదిత్యా వసుభిః వసుభిః సంభభూవః వసుభిరితి వసుభిః సంభభూవర్మరుద్భిః సంభభూవరితి సంభభూవః మరుద్భి రుద్రాః మరుద్భిరితి మరుద్భిః రుద్రాః సమజానత సమజానతాభి సమజానతేతి సమం అజానత అభేత్యభి ఏవా త్రిణామన్ త్రిణామన్నహణీయమానా త్రిణామన్నితి త్రీనామన్ అహణీయమానా విశ్వే విశ్వే దేవా దేవా సమనస సమనసోభవంతు సమనస ఇది సామనస భవంతితి భవంతు కుత్రాచిత్ యజ్ఞస్య యస్య సమృతౌ సమృతౌ రణ్వా సమృతారితి సామృతౌ రణ్వానర నరో నృషతనే నృషతన ఇది నృసతనే అర్హంతశ్చిత్ యజ్ఞం యవింధతే ఇంధతే సంజనయంతి సంజనయంతి జంతవ సంజనయంతేతి సంజనయంతి జంతవ ఇది జంతవ సంయత్ యదీష ఇషో వనామహే వనామహే సం సగం హవ్యా హవ్యామానుషాణ మానుషాణమానుషాణ ఉత్యుమ్స్ శవస శవసరస రశ్మిం రశ్మిమా ఆదతే రదైతి తదే యజ్ఞో దేవానా దేవానా ప్రతి ప్రత్యేతి ఏది సుమ్నం సుమ్నమాదిత్యాస ఆదిత్యాసోభవత మృడయంత మృడయంతైతి మృడయంత ఆవహ భోర్వాజీ అనర్వాజీ సుమతి సుమతిర్వృత్యాత్ సుమతిర్తి సోమతి ప్రవృత్యాత్ గృంభో అగృంభోశ్చిత్ హిద్యావరిభో విత్తరిభో విత్తరాసత్ వరిభో విత్తరేతి వరిభో విత్తర అసదిత్యసత్ శుచిరప అపత్సూయవసా సూయవసా అరబ్ధ సూయవసా ఇది సూయవసా అరబ్ధ ఉప ఉపక్షేతి క్షేతి వృద్ధవయా వృద్ధవయా సువీర వృద్ధవయా ఇది వృద్ధావయా సువీర ఇది సువీర నకిష్టం తమ్ ఘంతి ఘంజంతివ అంకితో నూరాద్ దూరాద్యదిత్యానా ఆదిత్యానా ప్రణీత ప్రణీతాది ప్రణీత ధారయంత ఆదిత్యాస ఆదిత్యాసో జగత్ జగత్స్థా స్థా దేవా దేవా విశ్వస్ విశ్వస్ భువనస్ భువనస్ గోపా గోపా ఇది గోపా దీర్ఘాధియ రక్షమాణా దీర్ఘాధియ ఇది దీర్ఘాధియ రక్షమాణా అసూర్యం అసూర్యమృతమాన వృతమానశ్రయమానా వృతమానైతృతమాన క్షయమానా ఋణాని ఋణాని ఋణాని విశ్వభూమే భూమిర్ధారయన్ ధారయన్ త్రీన్ త్రీగుమృత ఉతద్యూన్ ద్యూన్ త్రీణి త్రీణి వ్రత వ్రత విదథే విదథే అంత అంతరేషాం ఏషామిత్యేషాం వ్రతేనాదిత్యా ఆదిత్యా మహి మహివ ఓ మహిత్వం మహిత్వం తత్ మహిత్వమితి మహిత్వం తదర్యమన్ అర్యమన్ వరుణ వరుణమిత్ర మిత్రచారు చార్విదిచారు యాన్ను క్షత్రియాణ క్షత్రియాగం అవ అవ ఆదిత్యాన్ ఆదిత్యాన్ యాజిషామహే యాజిషామహ ఇది యాజిషామహే సుమృడేకాగం అభిష్టయే సుమృడేకానిది సుమృడేకాన్ అభిష్టయ్యభిష్టయే నక్షిణా రక్షయామి విచికితే చికితేన నవ్యాన న ప్రాచీనం ప్రాచీనమాదిత్యా ఆదిత్యాన నోత ఉత పశ్చా పశ్చేది పశ్చా పాఠ్యాజిత్ చిద్వసవ వసవో ధీర్యా ధీర్యాజిత్ చిద్యుష్మానీత యుష్మానీతో అభయం అభయం జ్యోతి జ్యోతిరశ్యాం రశ్యామిత్యశ్యాం ఆదిత్యానామవస అవసా నూతనైన నూతనైన సక్షీమహి సక్షీమహి శర్మణ శర్మణ శంతమైన శంతమేనే దిశాం తమేన అనాగాస్త్వే అదితిత్వే అనాగాస్త్వైత్యనాగాహత్వే అదితిత్వే తురాస అదితిత్వైత్యదితిత్వే తురాస ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం దసలు దసదు శ్రోషమాణా శ్రోషమాణాది శ్రోషమాణా ఇమం మే మే వరుణ వరుణశ్రుధి శుధీహవం హవమద్య అద్యాచమృడయ మృడయేతి మృడయ త్వామవస్యు అవస్యురా ఆచకే చక ఇది చకే తాయామి యామి బ్రహ్మణ బ్రహ్మణ వందమాన వందమానస్తత్ తదా ఆశాసే శాస్తే యజమాన యజమానో హవిర్భి హరిర్భిరితి హరి అహేనమానో వరుణ అరుణేహ ఇహ బోధి ఓర్ధురుషంస పురుషగుంసమా పురుషగుంసేరుషగుంస మాన నాయు ఆయుస్ప్ర తమోషీ మోషీరుచి మోషీ. ద్వితీయకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.